చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో కడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా అరే రే అరే రే jare hare re hare re varase mare idi varake pulu lede idi na manase kaade yavare vanna vinade స్మరణ